82 పట్టిక వివరణ. కర్మకంటే భిన్నమైన కర్త ఒకడు ఉన్నాడనుకొందాం. ఉంటేవాడు అనాది అయినా కావాలి, లేదా సాది అయినా కావాలి. అనాది పక్షానికి సంకేతంగా ఎ అని పెట్టాం, సాది పక్షానికి సంకేతంగా జెడ్ అని పెట్టాం. మొదటి అనాది ఏ పక్షాన్ని పరిశీలిద్దాం. కాగా ఇప్పుడు మన కర్త అనాదిగా ఉండే కర్త. వీడికి కర్తృత్వం స్వాభావికమా, సహజ సిద్ధమా, ఉపాధికమా, ఏదైనా ఉపాధి వల్ల అప్పుడప్పుడు వచ్చే గుణమా? స్వాభావికమే బి అనుకొందాం. కర్త అనాదియే. వాడికి కర్తృత్వం సహజ సిద్ధమైతే ఇక ఆ కర్తృత్వం ఎప్పటికీ పోనే పోదు. అంటే వాడికి ఎప్పటికీ మోక్షం అనేది రానే రాదు. అంటే ప్రపంచంలో జీవుడికి ఆయసర్ 127 సా కా కే అ మోక్షమే లేదు. ఇది మోక్ష సిద్ధాంతానికి వ్యతిరేకం. కనుక ఈ పక్షం కుదరదు. కనుక కర్త అనాదేగాని వాడికి కర్తృత్వం ఔపాధికమే అనే సి పక్షాన్ని తీసుకుందాం. ఈ పక్షంలో ఏదైనా ఉపాధి వచ్చినప్పుడు వాడికి కర్తృత్వం వస్తుంది. ఉపాధి రాకపోతే కర్తృత్వం లేదు. ఉపాధి వచ్చింది అంటే దాని వెనకాల ఏదైనా కారణం ఉండి ఉండాలి గదా. ఆ కారణం ఏమై ఉంటుంది? అవిద్య. అది కాకుండా మరేదైనానా? అవిద్య డి అనుకుని చూద్దాం. అవిద్యే ఈ ఉపాధికి కారణమైతే అది స్వతంత్ర ఎఫ్ కారణమా, లేక మరో సహకార కారణాన్ని కూడా అపేక్షించే సాపేక్షిక జి కారణమా? స్వతంత్రమే ఎఫ్ అనుకుని చూద్దాం. అనాది కర్త యొక్క, ఉపాధి యొక్క అవిద్య స్వతంత్ర కారణమైతే అవిద్య ఉన్న ప్రతిచోటా వాడికి కర్తృత్వం ఉండాలి. సుషుప్తి సమయంలో అవిద్య ఉంది గనుక అప్పుడు కూడా వాడికి కర్తృత్వం ఉండి తీరాలి. అంటే సుషుప్తి సమయంలో కూడా వాడు ఏవో పనులు చేస్తూనే ఉండాలి. ఇది స్వానుభవ విరుద్ధం కనుక ఈ పక్షం కుదరదు. పోనీ సాపేక్షిక జి పక్షాన్ని పరిశీలిద్దాం. అంటే అనాదికర్తకు గల ఉపాధికి వెనకాల అవిద్యతో పాటు మరో కారణం కూడా ఉందన్నమాట. అంటే అవిద్యకు వెనకాల అవిద్య కంటే భిన్నంగా ఒక కారణం ఉంది. ఇలా చెప్పటం వల్ల ఆ కారణమే అవిద్యకు ఉపాధి అని చెప్పినట్లు అయింది. మనం ఒక ఉపాధి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఆ ఉపాధి కంటే ముందు, అవిద్య కంటే కూడా ముందు మరో ఉపాధి ఉన్నట్లు తేలుతోంది. ఒక ఉపాధికి వెనకాల మరొక ఉపాధి ఉందనటం అసంగతం కనుక ఈ పక్షము కుదరదు. కాగా అనాది కర్త యొక్క ఉపాధికి అవిద్య కారణమనే పక్షమే కుదరలేదు. కనుక అనాది కర్త యొక్క ఉపాధికి అవిద్య కాకుండా మరేదో కారణం ఈ అయి ఉండవచ్చు. ఈ పక్షాన్ని పరిశీలిద్దాం. ఆ కారణం ఏదైనా కానియండి, అవిద్య యొక్క కార్యరూపమైనదా, పూర్తిగా స్వతంత్రమైనదా? స్వతంత్రం ఐ అనుకునే ఆలోచిద్దాం. అనాదికర్తకు గల ఉపాధికి కారణం అవిద్య కంటే భిన్నమైనది, అవిద్యతో సంబంధం లేనిది. ఇది మన పక్షం. అలాంటి కారణం సాదియా అనాదియా? సాదే జే అని అనుకునే ఆలోచిద్దాం. అంటే అనాదికర్త యొక్క ఉపాధికి గల కారణం సాది కర్త యొక్క ఉపాధి సాది అయితే కర్త కూడా సాది కావలసిందే. కర్త అనాది అనుకొని ఈ వాదమంతా మొదలుపెట్టాం. ఇప్పుడు దానికే విరోధం వస్తోంది. కనుక ఈ పక్షం కుదరదు. ఇక అనాది కర్త యొక్క ఉపాధికి కారణం అవిద్యలో సంబంధం లేని స్వతంత్ర కారణమని, అది అనాది కారణమని చెప్పే కే పక్షాన్ని తీసుకుందాం. ఆ కారణం అనాది గనుక, స్వతంత్రం గనుక, ఇతర సహకారి కారణాలు అక్కరలేదు గనుక సుషుప్తి సమయంలో కూడా ఆ కారణం అక్కడే ఉంటుంది. కనుక ఆ సమయంలో కూడా వాడి కర్తృత్వం అలాగే ఉంటుంది. అంటే వాడు సుషుప్తి సమయంలో కూడా పనులు చేస్తూ ఉండాలి. ఇది అనుభవ విరుద్ధం కనుక ఈ పక్షం కుదరదు. కాగా మొత్తం మీద ఉపాధికి గల ఇతర కారణం స్వతంత్రమని ఆయి చెప్పటమే కుదరదు. కనుక ఆ కారణం అవిద్య కంటే భిన్నమైన అవిద్య కార్యమే హెచ్ అనే పక్షాన్ని ఆలోచిద్దాం. ఆయసర్ 128. అంటే అనాదికర్త యొక్క ఉపాధికి కారణం అవిద్య కంటే భిన్నమైన, అవిద్యకు కార్యరూపమైన కారణం. ఎలాంటి కారణమైతేనేమి? అది సాదియా అనాదియా అని ఆలోచించాలి. సాది అనుకుంటే ఇందాకటి జపక్షం అవుతుంది, అనాది అనుకుంటే ఇందాకటి కేపక్షం అవుతుంది. ఆ రెండు కుదరవని తేలిపోయింది గదా. కనుక ఈ హెచ్ పక్షం కూడా కుదరదు. కాగా ఉపాధికి గల కారణం ఇతరమే, అవిద్య కంటే భిన్నమే అనే ఈ పక్షం మొత్తం కుదరదు. ఉపాధికి గల కారణం అవిద్య అన్నా ది కావాలి, ఇతరమన్నా ఈ కావాలి. ఈ రెండు పక్షాలు కుదరలేదు. కనుక అనాది కర్త యొక్క ఉపాధికి కారణమే లేదన్నమాట. కనుక వాడి కర్తృత్వం ఔపాధికం సి కావటానికే వీలులేదు. అది స్వాభావికం బి కావటానికి వీలులేదని ఇందాక నిరూపించాం. అది స్వాభావికము కాకపోతే ఔపాధికము కాకపోతే ఆ కర్త అనాది ఎలా అవుతాడు? కనుక కర్త అనాది అనే ఏ పక్షం కుదరలేదు. కనుక కర్త సాది అనుకునే జెడ్ పక్షాన్ని చూద్దాం. కర్త సాది అయితే వాడికి మొదలు ఉంది. వాడు ఒకప్పుడు లేడు, తరువాత పుట్టాడు. ఆ పుట్టటానికి కారణమేమిటి? వాడి కర్మే అని చెప్పాలి. మరో గతి లేదు. అలా చెబితే ఆ కర్మకు వెనకాల ఒక కర్త ఉండి ఉండాలి. అంటే ఈ కర్తకు వెనకాల మరో కర్త ఉన్నాడన్నమాట. ఇదెలా కుదురుతుంది? కనుక కర్త సాది అనుకునే జెడ్ పక్షం కుదరదు. కర్త అనాది అన్నా కుదరదు, సాది అన్నా కుదరదు. ఈ చిక్కు తప్పించుకోవాలంటే కర్మ కంటే భిన్నంగా కర్త ఉన్నాడనే మొండి వాదన వదిలేయాలి. కర్త కర్మల తాదాత్మ్యాన్ని అంగీకరించాలి. ఈ రెంటికి కలిపి కారణం అవిద్యే అని గ్రహించాలి. రామ, అవిద్య కార్యం మనస్సు, మనస్సు యొక్క కార్యం కర్మ. అవిద్య కొమ్మ వంటిది, మనస్సు పువ్వు, కర్మేమో వాసన. మామూలు లోక పరిభాషలో కొమ్మలోంచి పువ్వు వచ్చింది, పువ్వులోంచి వాసన వచ్చింది అని లోకులంటారు. అది ఒక విధంగా సత్యమే, కాని పూర్తిగా సత్యం కాదు. పువ్వు వాసన కూడా కొమ్మలోంచి వచ్చాయి, ఒకేసారి వచ్చాయి. ఇదే అసలైన సత్యం. అలాగే అవిద్యలోంచి మనస్సు వచ్చింది, మనస్సే కర్త. ఈ మనస్సులోంచి కర్మలు వచ్చాయి. కనుక అవిద్య మనస్సు కర్మ ఇది వరస అనేది లోక సామాన్యపు మాట. ఈ పక్షంలో ఇవి మట్టిపొడి మట్టిముద్ద కుండ అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక దృష్టిలో మట్టే కుండ, కుండే మట్టి అనే విధంగా మనస్సే కర్మ, కర్మే మనస్సు, కర్తే కర్మ. కాని నేను చెప్పే ప్రక్రియ ఇంతకంటే సూక్ష్మమైనది. మట్టిముద్దకు కుండకు మధ్య కొంతకాల వ్యవధానం ఉంటుంది. పువ్వుకు వాసనకు మధ్య అలాంటి వ్యవధానం ఉండదు. వాసనకు పువ్వు కంటే భిన్నమైన రూపం కూడా ఉండదు. కనుకనే కొమ్మ నుంచి పువ్వు, వాసనలు ఒకేసారి జన్మిస్తున్నాయని, పువ్వు వాసనలు అభిన్న స్వరూపాలని అంగీకరించక తప్పదు. మనస్సు కర్మ అనేవి కూడా ఇలాంటివే. రెండు కలిసి అవిద్యలోంచి ఏకకాలంలో జన్మిస్తున్నాయి, అభిన్న తాదాత్మ్య రూపంతో ఉంటున్నాయి. కనుక రామ, జీవభావానికి జీవుడు ఏర్పడటానికి అసలైన కారణం అవిద్యే. ఇక కర్త కర్మ అనేవి విడిగా లేవు గనుక నువ్వు చేసిన వాదనకు ఆధారం లేదు. ఆయ్సర్వ్ 129.